47 శతోపాఖ్యానము. విపశ్చిద్రాజు వశిష్ఠ మహర్షి, ఈ బ్రహ్మాండంలో మీ బోటివారు ప్రవేశించడానికి కూడా సాధ్యం కాని భయంకరమైన భూలోకం ఒకటి ఉంది. నేను అగ్నిదేవుడి వర ప్రభావం వల్ల ఒకప్పుడు ఆ లోకానికి చేరాను. అక్కడికి చేరి చుట్టుపక్కల పరిశీలిస్తూ చూసేసరికి ఆ నేలమీద ఏదో పెద్ద నీడ కదులుతున్నట్టు అనిపించింది. ఈ నీడ ఎక్కడి నుంచి వస్తోందా అని తలెత్తి పైకి చూచేసరికి సుదూరాకాశంలో మహాపర్వతం వంటి మానవాకారం ఒకటి కనిపించింది. దాని నీడే భూమి మీద పడుతోంది. ఆశ్చర్యం, ఆ మానవాకారం ఆకాశంలో నిలకడగా లేదు, గిరగిరా తిరుగుతూ శరవేగంతో క్రిందకు పడుతోంది. అది అలాగే కింద పడితే నేను దాని క్రింద పడి నలిగి పచ్చడైపోవడం ఖాయం. ఆ భయంలో నేను ఇటూ అటూ చూచేసరికి దగ్గరలోనే ఒక అగ్నిజ్వాల కనిపించింది. నేను అనేక జన్మలుగా అగ్ని ఉపాసన చేసి ఉన్న వాణ్ణి కనుక ఈ పర్వతాకారం క్రిందపడి చచ్చిపోవడం కన్నా అగ్నిలో దూకడం మంచిదనిపించింది. వెంటనే ఆ జ్వాలలోకి దూకేశాను. కాని అగ్నిదేవుడు కరుణామయుడు, నేను చేసిన పూజలు మర్చిపోలేదు. ఆయన నా పట్ల చల్లనివాడే. నన్ను ఓదార్చి తన వాహనమైన చిలుక మీద నన్ను కూర్చోబెట్టుకొని నాలోకానికి పోదం పద అంటూ పైకి ఎగరసాగాడు. పైకి ఎగురుతున్న కొద్దీ క్రింద పడుతున్న ఆ మానవాకారం దగ్గరవుతోంది. అది వట్టి శవమని ఇప్పుడు 91 ఆయసర్ అర్థమైంది. అది మా నెత్తిన పడుతుందనే భయంతో నేను వణికిపోతున్నాను. అగ్నిదేవుడు మాత్రం నిర్భయంగా పైకి ఎగిరి ఆ శవం దగ్గరవుతూ ఉండగా తన అగ్ని జ్వాలలను పెంచి వాటితో ఆ శవంలో ఒక రంధ్రం చేసుకుని ఆ రంధ్రం గుండా ఆ శవాన్ని దాటి పైకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు నేను పైకి చేరాను. నా ప్రాణాలు కుదుటపడ్డాయి. కుతూహలంగా క్రిందికి చూడసాగాను. చూస్తూ ఉండగానే ఆ మహాశవం భూమి మీద పడింది. భూమి పగిలినంత శబ్దం అయింది. ఆ శవం యొక్క ఆకారం భూమి కన్నా చాలా పెద్దదిగా ఉంది. మేము పైకి ఎగిరిపోతూ ఉన్నాం. దేవతా బృందాలు ఈ చప్పుడు విని నానా దిక్కుల నుంచి భూమి దగ్గరకు వస్తున్నాయి. అంతా గందరగోళంగా ఉంది. ఆ సమయంలో నేను అగ్నిదేవుణ్ణి అడిగాను, దేవా, ఇంత పెద్ద శవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు కింద పడింది అని. అగ్నిదేవుడు నవ్వి, ముందు ఏం జరుగుతోందో చూడు, తరువాత వివరాలు చెబుతాను అన్నాడు. నేను భూమికేసి చూశాను. భూమి కనపడలేదు. ఆ శవం తాలూకు పొట్ట మాత్రమే కనిపించింది. ఆ శవం యొక్క తల, చేతులు, కాళ్ళు అన్నీ ఎక్కడిదాకా వ్యాపించాయో నాకు అర్థం కాలేదు. ఆ మాటే అగ్నిదేవుణ్ణి అడిగాను. అవి వెళ్లి లోకాలోక పర్వతం మీద పడ్డాయి. మానవులకు ఆ ప్రాంతాలు కనిపించవు అన్నాడాయన. ఆయన అలా అన్న దగ్గరనుంచి ఆయన కరుణ వల్ల నాకు ఆ ప్రాంతాలు గూడా కనిపించసాగాయి. ఇంతలో దేవతా బృందాలు ఆ శవానికి దగ్గరైనాయి. వాటిలో కొన్ని బృందాలు ఆ శవం చుట్టూ నాట్యం చేస్తూ కాళరాత్రి దేవిని ఆహ్వానించసాగాయి. ఇంతలో ఆ కాళరాత్రి దేవి అక్కడికి వచ్చింది. ఆమె భక్తులంతా కేరింతలు కొడుతూ, ఆ తల్లి, ఈ శవాన్ని మేము నీకు కానుకగా సమర్పిస్తున్నాం. నువ్వు నీ పరివారంతో కలిసి దీనిని భక్షించు అని ప్రార్థించారు. ఇదే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 81వ సర్గలో శిలాంతర్గత జగద్వణన ఘట్టంలో ఈ కాళరాత్రి దేవి ప్రసక్తి వచ్చింది. అక్కడ పెద్ద వర్ణన కూడా ఉంది. ఇక్కడ అంత వర్ణన లేకపోయినా ఇంచుమించు అలాంటి వివరాలే ఉన్నాయి. మహర్షి, తన భక్తులు అలా ప్రార్థించేసరికి ప్రాణశక్తి స్వరూపిణియైన ఆ దేవి తన ప్రాణవాయు ప్రభావంచేత ఆ శవల్లోని రక్తాన్ని తాగటం ప్రారంభించింది. ఆ రక్తం త్రాగుతున్న కొద్దీ ఆ దేవి మరింత లావు అయింది. ఆమె పరివారమైన ఇతర దేవతలు ఆ శవం యొక్క అవయవాలను పీక్కు తినడం మొదలెట్టాయి. లోకాలోక పర్వత శిఖరాలలో ఆ శవం యొక్క అవయవాలు లేని చోట్ల మిగిలిన దేవతలు గుంపులు గుంపులే గుమగుడి భయం భయంగా ఈ దృశ్యాలను చూస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగానే అప్పటివరకు వృక్ష సంపదతోనూ, పర్వతాలతోనూ, నదులతోనూ, సముద్రాలతోనూ కళకళలాడిన భూదేవిని శవల్లోని కొవ్వు, నెత్తురు, మాంసం మొదలైనవి పూర్తిగా ఆవరించేశాయి. భూమిని గుర్తుపట్టడమే సాధ్యం కావడం లేదు. కాళరాత్రి పరివార దేవతలు ఆ మాంసఖండాలను తినగా తినగా భూమండలం యొక్క ఆకారం కొంచెం కొంచెం బయటపడసాగింది. అప్పటికి భూదేవి మేధస్సు అనే వస్త్రపు పొరలను ఒంటినిండుగా చుట్టుకుని ఉన్నట్లుగా ఉంది. ఆ శవంలోని ఎముకలు భూమి మీద క్రొత్త కొండలయ్యాయి. మహర్షి, అది గమనించిన నేను కొంచెం తేలికపడి అగ్నిదేవుణ్ణి మళ్లీ అడిగాను, ఈ శవం ఎలా వచ్చింది అని. అగ్నిదేవుడు అనుగ్రహించి ఇలా వివరించాడు, అగ్నిదేవుడు విపశ్చిద్రాజా, నీ నిద్రలో నిన్ను నువ్వే మరో బాటసారి లాగ చూసుకున్నట్లుగా శుద్ధ చిన్మాత్రమైన పరబ్రహ్మ తనను తానే తేజస్సుగా చూసుకుంది. అలా తేజః పరమాణు రూపాన్ని ధరించిన ఆ పరబ్రహ్మ తనను ఆవరించిన అజ్ఞానం యొక్క బలంచేత తను పెరగాలని సంకల్పించింది. నీ సంకల్పమే నీ స్వప్నంలో ఆయసర్ 92 మహానగరంగా మారినట్లుగా ఆయన సంకల్పమే ఈ ప్రపంచంగా రూపొందింది. ఆ ప్రపంచంలో పర్వతాకారుడైన ఒక రాక్షసుడు, వనవాసైన ఒక మహర్షి తలో మూలా జీవనం చేస్తున్నారు. ఒకరోజున ఆ రాక్షసుడు గర్వంతో మిడిసిపడుతూ వచ్చి ఈ మహర్షి ఆశ్రమం మీద పడ్డాడు. పర్వతం అంత ఆకారం మీద పడేసరికి మహర్షిగారి పానశాల నుజ్జు నుజ్జు అయిపోయింది. మహర్షిగారు మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు. ఆ కోపంలో ఆయన ఒళ్ళు మరిచిపోయి, ఓరి అథమ, కొండంత శరీరం ఉండబట్టే గదా ఇంత ఘోరం చేశావు, కనుక నువ్వు చచ్చి దోమవై పుట్టుదువుగాక అని శపించాడు. తక్షణమే కొండ వంటి రాక్షస శరీరంలోని అణువులన్నీ పంచభూతాలలో కలిసిపోయినే. ఆ అణువుల మధ్యలో దాగి ఉన్న చైతన్యం మాత్రం నేను దోమను ఆనుకోవడం ప్రారంభించింది. అంతే, దానికి చిన్న దోమ శరీరం వచ్చేసింది.